కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానా వస్తులు పడుతున్నాను. నిజ పాద దర్శన బాలాజీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక